56 శమము. రామ, ఇటువంటి మోక్షాన్ని అందుకోవటానికి నలుగురు ద్వారపాలకుల్ని ఆశ్రయించాలి అని నీకు చెప్పాను. వాటిలో మొదటిది శమము. శమమంటే శాంతగుణము. సాధన చతుష్టయ సంపత్తిలో శమం వచ్చింది. అక్కడ శమమంటే అంతరింద్రియ నిగ్రహము అని చెప్పారు. ఇక్కడ శమమంటే శాంతి. శమేన సాధ్యతే శ్రేయః శమో హి పరమం పదం. శమ శివ శమ శాంతిః శమో భ్రాంతి నివారణం. 3.v.pra.sa.13 52. రామ, పరమశ్రేయస్సైన మోక్షం ఈ శమం వల్లనే లభిస్తుంది. ఒక విధంగా చూస్తే ఈ శమానికి ఆ పరమపదానికి భేదమే లేదు. ఈ శమమే ఆ పరమపదం. శమమే శివుడు. శివుడంటే మంగళప్రదుడు. శమమే శాంతి. భ్రాంతిని పోగొట్టేది శమమే. ఈ శమాన్ని సాధించినవాడికి రాగద్వేషాలు ఉండవు, కోపతాపాలు ఉండవు. వాడికి శత్రువులు కూడా మిత్రులవుతారు. హృదయంలో శమమనేది వికసిస్తే వాడు విష్ణుమూర్తితో సమానుడవుతాడు. త్రిలోక ఐశ్వర్యం వల్ల కూడా కలగని ఆనందం శమం వల్ల కలుగుతుంది. రకరకాల తృష్ణలు, మనోవ్యాధులు ఇలాంటివన్నీ కూడా నశించిపోతాయి. హృదయంలో శమం వికసించినవాడికి ఒక అపూర్వమైన ఉత్సాహం పొంగుకొస్తుంది. శమం కలవాడికి ఆత్మతత్వం అనాయాసంగా అవగతం అవుతుంది. శమగుణం హృదయంలో సరిగా స్థిరపడితే క్రూరమృగాలు కూడా వాణ్ణి సొంత తల్లిని విశ్వసించినట్లు విశ్వసిస్తాయి. ఇలా శమం యొక్క మహత్వాన్ని 20 శ్లోకాల్లో రకరకాలుగా వర్ణించాడు వాల్మీకి మహర్షి. అలా వర్ణించి వర్ణించి శమమంటే ఏమిటో 9 శ్లోకాలలో నిర్వచనం చేశాడు. శృత్వా స్పృష్ట్వా చ దృష్ట్వా చ భుక్త్వా ఘ్రాత్వా శుభాశుభం. న హృష్యతి గ్లాయతి యః స శాస్త ఇతి కథ్యతే. 3.v.pra.sa.13.72. ఇష్టం ఉన్నవి, లేనివి, పనికొచ్చేవి, రానివి, మంచి చెడువి, ఇలాంటి వాటిని వేటినైనా సరే విన్నా, ముట్టుకున్నా, చూసినా, తిన్నా, వాసన చూసినా, ఏ రకంగా వాటిని అనుభవించినా సరే వాడికి సంతోషము కలగకూడదు, దుఃఖము కలగకూడదు. అలా ఎవడైనా ఉంటే వాడిలో శమం ఉన్నట్టు లెక్క. జీవులందరి మీద సమబుద్ధితో ఉండేవాడు నాకు భవిష్యత్తులో ఇది కావాలి అది కావాలి అని కోరిక లేకుండా ఉండేవాడు. ప్రారంభవశాన వచ్చిన సుఖాలను దోహఖాలను కూడా వద్దు పొమ్మని తిరస్కరించకుండా ఉండేవాడు. అలా ప్రారంభవశాన వచ్చి పడ్డవాటిని అనుభవించే సమయంలో ప్రయత్న. ఆయసర్వ్ 68. పూర్వకంగా జితేంద్రియుడై ఉండేవాడు ఎవడైనా ఉంటే వాడిలో శమం ఉన్నట్టు లెక్క. ఎవరైనా మనల్ని మోసం చేస్తున్నారని తెలిస్తే మనకు కడుపు మండిపోతుంది. కాని ఒక్కొక్కసారి ఆ మంటను బయటపెడితే బాగుండదని పైకి మాత్రం చల్లగా ఉంటూ ఉంటాం. ఇలా కాకుండా ఎవడైనా ఒకడు తనను మోసం చేస్తే వారిపట్ల కూడా వారు మోసం చేస్తున్నారని తెలిసినా కూడా లోపల బయట కూడా స్వచ్ఛంగా చల్లగా ఉండగలిగితే అలా చల్లగా ఉంటూనే తన మానాన తన సాధన ఆపకుండా కొనసాగించుకుంటూ పోగలిగితే వాడిలో శమం ఉన్నట్టు లెక్క. దగ్గరి బంధువుల మరణ సమయంలోనూ, ఇంట్లో పండుగలు చేసుకునేటప్పుడు, బయట యుద్ధాలు చేసేటప్పుడు కూడా మనస్సులో ఏ కల్లోలాలు లేకుండా చందమామలాగా చల్లగా ఉంటే వాడిలో శమం ఉన్నట్టు లెక్క. సంతోషం కలిగేందుకు అవకాశం గలచోట ఉండి కూడా అక్కడ లేనట్టే ఉండాలి. అంటే ఆ సంతోషమేమీ అనుభవానికి రాకూడదు. అలాగే దుఃఖం కలగటానికి అవకాశం గలచోట ఉండి కూడా అక్కడ లేనట్టే ఉండాలి. ఆ దుఃఖమేదీ అనుభవానికి రాకూడదు. ఇదెలా కుదురుతుంది అంటావేమో. గాఢనిద్రలో ఉన్నవాడు పూలతోటలో ఉంటే మాత్రం సువాసన అనుభవిస్తున్నాడా? పోనీ శ్మశానంలో ఉంటే భయాన్ని అనుభవిస్తున్నాడా? అలా గాఢనిద్రలో ఉన్నవాడి లాగా మెలకువలో కూడా ఎవడైనా ఉండగలిగితే వాడిలో శమం ఉన్నట్టు లేక. తన చుట్టూతా ఉన్న జీవులందరిమీద తనవారు అపరాయివారు అనే భేదం లేకుండా, గిట్టేవారు గిట్టనివారు అనే భేదం లేకుండా, మంచివారు చెడ్డవారు అనే భేదం లేకుండా అందరిమీద సమంగా అమృత ప్రవాహం వంటి చల్లని చూపు చూపగలిగితే వాడిలో శమం ఉన్నట్టు లెక్క. వ్యవహారాలు చేస్తూ కూడా ప్రాపంచిక వ్యవహారాల్లో మునిగిపోకుండా, ఆ మోహాల్లో పడిపోకుండా లోపల చల్లగా ఉండగలిగేవాడు ఎవడైనా ఉంటే వాడిలో సమం ఉన్నట్లు లెక్క. ఈ కల్పాంతం దాకా తరిగిపోనంత మహా ఆపదలు వచ్చినా సరే వాడి హృదయంలో మిథ్యాభూతాలైన శరీరాదుల మీద ఇది నేనే అనే భ్రాంతి లేకుండా ఉంటే, అంటే ఈ దేహం నేనే అనే భ్రాంతి లేకుండా ఉంటే, అప్పుడు వాడిలో సమం ఉన్నట్టు లెక్క. ఆకాశ సదృశీ యస్య పుంసః సంవ్యవహారణః కలంకమేతి నమత్యః సశాంత ఇతి కథ్యతే ము వ్య ప్రడొట్స 13:80. చివరిగా ఈ శ్లోకంలో మరో నిర్వచనం చెబుతున్నాడు వశిష్ఠుడు. ప్రతివాడికి పూర్వప్రారంధం వల్ల ఏవో వ్యవహారాలు వస్తూ ఉంటాయి. ఆ వ్యవహారాలు చేయడం వల్ల వాడి మనస్సులో ఏవో ముద్రలు పడుతూ ఉంటాయి. అలా ముద్రలు పడని వాడెవడైనా ఉంటే వాడిలో సమం ఉన్నట్టు లెక్క. ఈ విధంగా శాంతులైన వారి లక్షణాలు చెప్పడం ద్వారా సమం యొక్క నిర్వచనాలను చేశాడు వశిష్ఠుడు. సంస్కృత వ్యాకరణ ప్రకారం సమం కలవాడ్ని శాంతుడు అంటారు. అందుకనే ఈ నిర్వచనాల్లో ప్రతిచోట నశాంత ఇతి కథ్యతే అని వచ్చింది. ఈ విధంగా సమ నిర్వచనం చేశాక అలాంటి సమసాధన చేసిన వాడికి ఏమీ ఫలం వస్తుందో కూడా చెప్పాడు. యజ్ఞాలు చేసిన వారందరికన్నా, శాస్త్రాలు చదివిన వారికన్నా, తపస్సులు చేసిన వారందరికన్నా, బలము సద్గుణాలు సాధించిన వారికన్నా సమవంతుడే శ్రేష్ఠుడు అని చెప్పాడు. ఈ విధంగా శ్రేష్ఠత్వాన్ని చెప్పి ఆ తరువాత సమం యొక్క ఫలితాన్ని సూటిగా ఇలా చెప్పాడు. రామ, చంద్రుడు వస్తే వెన్నెల వచ్చి లోకమంతా వ్యాపిస్తుంది. అలాగే సమవంతులైనవారు తాము. ఆయసర్వ్ 69. ఆనందం అనుభవించడం మాత్రమే కాక తమ సన్నిధి యొక్క ప్రభావంచేత తమ పరిసరాలన్నింటినీ కూడా ఆనంద తరంగాలలో నింపుతారు. రామ, పూర్వకాలపు పూజీలంతా ఈ సమాన్నే ఆశ్రయించి పరమపదాన్ని అందుకున్నారు. ఆ మహానుభావుల మార్గంలోనే నువ్వు నడచి సమాన్నే సాధించు. దాని ద్వారా ఆత్మసిద్ధిని అందుకో. ఈ విధంగా మోక్షద్వారపాలకులలో మొదటివాడైన సమాన్ని గూర్చి వివరించడం పూర్తి చేసిన వశిష్ఠ మహర్షి ఇక రెండవ ద్వారపాలకుడైన విచారాన్ని గూర్చి బోధ ప్రారంభించాడు.